286 హ్రీంకారతరు శాఖిక సం ధా హ్రీంకారతరు శాఖక తారేతి ఫలార్థన స్వారుఢాన్ పతనాదేహ రక్షతీతి తరుహ తస్య సారికా పింగతుండ నేత్ర చరణ సారికా అభ్యాసాతిశయన మనుష్య భాషాయామవి భాషతే భూత భవిష్యద్వర్తమాన లోకయాత్ర పరిజ్ఞాత్రి సతీ శుభా సుఫల ప్రాప్తించ స్వభాషయా వదతి అస్య బీజస్య వాచ్యార్థతయా తత్సంబంధిని సతీ వేద సర్వం ప్రకాశయతీత్యర్థ ఓం హ్రీంకారతరు సారికాయే నమః. శంకర 12 52 409 శంకర గ్రంథరత్నావళి ఆం వి ఫలాభిలాషతో వృక్షము నెక్కిన వారిని క్రింద పడుకుండునట్లు కొమ్మల ద్వారా రక్షించినదిగాన తరువు తారేతీతి తరుహ అనబడును. హ్రీంకార మణిడి తరువుపై వృక్షము మీద అధివసించియుండు పింగ పసుపు పచ్చని తుండము ముక్కు నేత్రములు పాదములు గల శారిక పరమేశ్వరి అభ్యాసాతిశయము చేత మానవ భాషలో సైతము మాట్లాడుచుండును. భూత భవిష్యద్వర్తమాన కాలముల యొక్క జీవయాత్ర పరిజ్ఞాముకలదై పరపరమేశ్వరి సర్వజగాన జీవులకు శుభాశుభ ఫలములను తన భాషలో నపలుకును. ఈ హ్రీంబిజమునకు వాచ్యాస్వరూపిణియే తత్సంబంధము గలదై వాచ్యవాచక సంబంధము కదై అనగా వాగర్ధ స్వరూపిణియే పరదేవత వేద వాక్కు ద్వారా సర్వమును ప్రకాశింపజేయునని భావము. హ్రీంకార పేటకమణి హ్రీంకారాదశ బింబిత హ్రీంకార కోశాశిలత ప్రాంతారాస్థాన నర్తకి